ఆటలు సరదాలో పుస్తకం 2వ భాగం. మూడింటి చేరిక. ఒక వాల్వు ట్యూబు, 2 పుల్లల చేరిక, మధ్యలో తుమ్మములతో రంధ్రం చేయండి. ఈ రంధ్రంలో 3వ పుల్లను దూర్చండి. ఇప్పుడు 3 పుల్లల చేరికతో టీ ఆకారం తయారవుతుంది. ఒక సమబాహు త్రిభుజంలోని 3 వాల్వు ట్యూబుల చేరికలలో తుమ్మములతో రంధ్రం చేయండి. ఈ 3 రంధ్రాల్లోనూ టీ ఆకారంలోని 3 పుల్లల కొనలను దూర్చండి. దీనికి 4 మూలలు, 6 అంచులు, 4 ఆధారాలు ఉంటాయి. దీని ప్రతి ఆధారం ఒక సమబాహు త్రిభుజం అవుతుంది. ఈ నిర్మాణాన్ని టెట్రాహైడ్రాన్, అంటే 4 ముఖాలు గల ఘనాకృతి అంటారు. త్రిభుజాలు మాత్రమే స్థిరంగా ఉంటాయని ఇందాకే చెప్పుకున్నాం కదా. టెట్రాహైడ్రాన్ సమబాహు త్రిభుజాలతో నిర్మితమైనందువలన దాని నిర్మాణం కూడా దృఢంగా ఉంటుంది. ఇది ప్రకృతిలో అన్నిటికంటే సుదృఢమైన నిర్మాణం. 2 సమబాహు త్రిభుజాలను 3 పుల్లలతో కలిపి ఒక పట్టకం తయారు చేయండి. 2 చతురస్రాలను 4 పుల్లలతో కలిపి ఒక ఘనాన్ని నిర్మించండి. టెట్రాహెడ్రన్ దృఢత్వం. టెట్రాహెడ్రన్ ప్రకృతిలో అన్నిటికంటే సుదృఢమైన నిర్మాణం కదా. ఇది నిత్య జీవితంలో అధికాధికంగా ఉపయోగించబడుతోంది. ధాన్యపు మార్కెట్లో ఒడ్లు తూచడం మీరు చూసే ఉంటారు. తరచుగా త్రాసును 3 వెదురుగడలకు వేలాడదీస్తారు. దాని ఆకారం టెట్రాహెడ్రన్లా ఉంటుంది. 4వ కలయిక. వాల్వ్ ట్యూబ్ నుంచి 2 సెంటీమీటర్ల పొడవు గల 2 ముక్కలను కత్తిరించుకోండి. 1 ముక్కను తుమ్మముల్లుకు ఎక్కించండి. ముల్లుకు అడ్డంగా 2వ ట్యూబ్ ముక్క మధ్యలో దూర్చండి. 2వ ట్యూబు 2 కొనలను పట్టుకుని లాగి ఆ ముక్కను 1వ ట్యూబు పైన తొడగండి. ఇప్పుడు 2 వాల్వ్ ట్యూబులు కలిసి ప్లస్ ఆకారాన్ని పొందాయి. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా ముళ్ళు నుంచి తీసివేయండి. దీనిని 4 కొసల రంధ్రాలలోనూ 1 పుల్లను దూర్చండి. 1 చతురస్రం 4 పుల్లల కూర్పుతో ఒక పిరమిడ్ నిర్మించండి. 2 పిరమిడ్ల చతుష్కోణ ఆధారాలను కలిపితే ఒక ఆక్టాహెడ్రాన్ తయారవుతుంది. 6 4వ కలయికలతోనూ 12 పుల్లలతోనూ 1 ఆక్టాహెడ్రాన్ని, అంటే 8 ముఖాలు గల ఘనాకృతిని నిర్మించండి. 5 లేక 6ల కలయిక. 1 4వ కలయికను నిర్మించండి. అయితే దానిని తుమ్మముల నుంచి తీసివేయవద్దు. 3వ వాల్వ్ ట్యూబును 1వ ట్యూబు పైన తొడగండి. 3 ట్యూబు ముక్కలు కలిసి హెచ్ రూపాన్ని పొందుతాయి. 2వ ట్యూబు 1 కొసలో 1 పుల్ల ముక్కను దూర్చండి. ఈ పుల్ల మొనను 3వ ట్యూబు మధ్యలో దూర్చి పుల్ల కొనను ముళ్ళుపై నుంచి తీసివేయండి. ఇప్పుడు నక్షత్రం లాంటి 6వ కలయిక తయారయ్యింది. 5వ కలయికను నిర్మించడానికి 6వ కలయిక నుంచి 1 కొనను కత్తిరించండి. ఈ కొన 2వ లేక 3వ ట్యూబుల్లో ఏదైనా కావచ్చు. 12 5వ కలయికలని 30 పుల్లలను కలిపి ఒక ఆకాశ దీపాన్ని నిర్మించండి. దీనిని ఐకోసాహెడ్రాన్ అంటారు. ఆధార లేక మౌలిక రూపాలు. ఇంతవరకు తయారైన రూపాలను వేర్వేరు విధాలుగా కూర్చి కొత్త రూపాలను నిర్మించండి. 1 పట్టకాన్ని ఘనంపై బోర్లించి ఇంటి ఆకారాన్ని రూపొందించవచ్చు. ఈ విధంగానే గుడారం, దేవాలయం లాంటి అనేక కొత్త రూపాలను నిర్మించండి.